విషాస్మాద్వాదపవనే భీషోదేతి సూర్యః భీషాస్మాదగ్నిశ్చేంద్రశ్చ మృత్యర్ధావతి పంచమగితి ఐషానందస్య మేమాగుంసా భవతి యుభాస్యార్థాభియుభాధ్యాయకః ఆదిష్టో దశిష్టో బలిష్ఠః అస్యేదం పృథివీ సర్వాదిత్రస్య పూర్ణా స్యాత్ సరేకో మానుష ఆనందః తేజేతదం మానుష ఆనందాః సరేకో మనుష్యకం సర్వాణామానందః శ్రోత్రియస్తదా కామః తస్య తేజేతదం మనుష్యకం సర్వాణామానందాః సరేకో దేవకం సర్వాణామానందః శ్రోత్రియస్తదా కామః తస్య తేజేతదం దేవగం ధర్వాణామానందాః సగేక పితృణాంజ్వరలోకలోకానామానందః శ్రోత్రియస్తామః తస్య తేజేతదం పితృణాంజ్వరలోకలోకానామానందాః సగేక ఆజానజానాం దేవానామానందః శ్రోత్రియస్తామః తస్య తేజేతదమాజానజానాం దేవానామానందాః సరేక కర్మ దేవానాం దేవానామానందః ఏ కర్మణా దేవాన పియంతే శ్రోత్రియస్తామః తస్య తేజేతదం కర్మ దేవానాం దేవానామానందాః సరేకో దేవానామానందః శ్రోత్రియస్తామః తస్య తేజేతదం దేవానామానందాః సరేక ఇంద్రస్యానందః శ్రోత్రియస్తామః తస్య తేజేతదమింద్రస్యానందాః సరేకో బృహస్పతేరానందః శ్రోత్రియస్తామః తస్య తేజేతదం బృహస్పతేరానందాః సరేక ప్రజాపతేరానందః శ్రోత్రియస్తామః తస్య తేజేతదం ప్రజాపతేరానందాః సరేకో బ్రహ్మణానందః శ్రోత్రియస్తామః తస్య సయస్తాయం పురుషే ఇష్టాదావాదిత్యే సరేకః సరేవం విద్ అస్మాల్లోకాత్రేత్య ఏతమన్నమయమాత్మానమృతం క్రామతి ఏతం ప్రాణమయమాత్మానమృతం క్రామతి ఏతం మనోమయమాత్మానమృతం క్రామతి ఏతం విజ్ఞానమయమాత్మానమృతం క్రామతి ఏతమానందమయమాత్మానమృతం క్రామతి తదప్యేత శ్లోకో భవతి యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసాదః ఆనందం బ్రహ్మణో విద్వాన్ నభేతి కుతశ్చ నేతి ఏతకం హవామన తపతి కిమహకం సాధునా కరమం కిమహం పాపమకరమమితి సయదేవం విద్వానేతే ఆత్మానగ్యస్పృణుతే ఉభయేత్యేవేషణేతే ఆత్మానగ్యస్పృణుతే యదేవం వేద ఇత్యుపనిషదే సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినామస్తుమా విద్విషావహై ఓం శాంతి శాంతి శాంతిః భృగుర్వైవరుణి వరుణం పితరముపదార అధీశ భగవో బ్రహ్మేతి తస్మాదేత ప్రోవాచ అన్నం ప్రాణం చక్షుశ్రోత్రం మనోవాచమిది కగుంహోవాచ యతో వాయి వాణి భూతాని జాయంతే యన జాతాని జీవంతే యన ప్రయంతమి సంవిశంతే తద్విజ్ఞాతస్వ తద్బ్రహ్మేతి సదపోదప్యత సదపస్తత్వా అన్నం బ్రహ్మేతి వ్యజానాత్ అన్నాభ్యేవ ఖల్విమాని భూతాని జాయంతే అన్నేన జాతాని జీవంతే అన్నం ప్రయంతమి సంవిశంతేతి తద్విజ్ఞాయ పునరేవ వరుణం పితరముపసార అధీశ భగవో బ్రహ్మేతి కగుంహోవాచ తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ తపో బ్రహ్మేతి సతపోజప్యత సతపస్తత్వా ప్రాణో బ్రహ్మేతి వ్యజానాత్ ప్రాణాధ్యేవ కల్విమాని భూతాని జాయంతే ప్రాణేన జాతాని జీవంతే ప్రాణం ప్రయంతభి సంవిశంతేతి తద్విజ్ఞాయ పునరేవ వర్ణం పితర ఉపసార అధీశ భగవో బ్రహ్మేతి ప్రగుంహోవాచ అపదా బ్రహ్మ విజిజ్ఞాసస్వ తపో బ్రహ్మేతి తదపోదప్యత తదపస్తత్వ బ్రహ్మేతి వ్యజానాన్ మనసాఖ్యేవ కల్పిమాని భూతాని జాయంతే మనసా జాతాని జీవంతే మన ప్రయంతమిదం విదంతేతి తద్విజ్ఞాయ పునరేవ వరుణం పితరముపసార అధీక భగవో బ్రహ్మేతి అగంభోవాచ తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ తపో బ్రహ్మేతి సతపోదప్యత సతపస్తత్వ విజ్ఞానం బ్రహ్మేతి వ్యజానాత్ విజ్ఞానాద్యేవ కల్పిమాని భూతాని జాయంతే విజ్ఞానేన జాతాని జీవంతి విజ్ఞానం ప్రయంతమిదం విశంతేతి తద్విజ్ఞాయ పునరేవ వరుణం పితరముదసార అధీక భగవో బ్రహ్మేతి రగుంహోవాచ తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ తపో బ్రహ్మేతి సతపోదప్యత తపస్తత్వ ఆనందో బ్రహ్మేద్యజానాత్ ఆనందాభ్యేవ కల్పిమాని భూతాని జాయంతే ఆనందేన జాతాని జీవంతి ఆనందం ప్రయంతమిదం విశంతేతి అరిషాభార్గవీవారుణే విద్యా పరమే వ్యోమన్ ప్రతిష్ఠిత ఏం వేద ప్రతిష్టతి అన్నవానన్నాదో భవతి మహాన్ భవతి ప్రజయా మధుభిర్బ్రహ్మవత్ప్రజేన మహాన్ కీర్త్యా అన్నన్ననింద్యాత్ తద్వదం ప్రాణో వా అన్నం శరీరమన్నాదం ప్రాణే శరీరం ప్రతిష్ఠితం శరీరే ప్రాణ ప్రతిష్ఠిత తదేదం నమన్నే ప్రతిష్ఠితం సరేదం నమన్నే ప్రతిష్ఠితం వేద ప్రతిష్ఠతి అన్నవానన్నాదో భవతి మహాన్ భవతి ప్రజాబ్రహ్మవర్తన మహాన్ కీర్త్యా అన్నన్న పరిచక్షేత తద్వదం ఆపో వా అన్నం జ్యోతిరన్నాదం అప్సుజ్యోతి ప్రతిష్ఠితం జ్యోతిష్యావ ప్రతిష్ఠితం నమన్నే ప్రతిష్ఠితం సేదం నమన్నే ప్రతిష్ఠితం వేద ప్రతిష్ఠతి అన్నవానన్నాదో భవతి మహాన్ భవతి ప్రజయాబ్రహ్మవత్తదేన మహాన్ కీర్త్యా అన్నం బహుకుర్వేద తద్వదం పృథివీవ అన్నం ఆకాశోన్నాద పృథివ్యామాకాశ ప్రతిష్ఠిత ఆకాశే పృథివీ ప్రతిష్ఠిత సేదం నమన్నే ప్రతిష్ఠితం సేదం నమన్నే ప్రతిష్ఠితం వేద ప్రతిష్ఠతి అన్నవానందాదో భవతి మహాన్ భవతి ప్రజయా పశుభిర్బ్రహ్మ వర్తన మహాన్ కీర్త్యా న కంచన వసతో ప్రత్యాచక్షేత తద్వదం తస్మాదయాదయాజమిషయాపన్నం బ్రాహ్మయాత్ అరాభ్యస్మాన్నమిత్యాచక్షతే ఏతద్వై ముఖతోన్నగం రాధ్యం ముఖతోస్మాన్నగం రాధ్యతే ఏతద్వై మధ్యతోన్నగం రాధ్యం మధ్యతోస్మాన్నగం రాధ్యతే ఏతద్వా అంతతోన్నగం రాధ్యం అంతతోస్మాన్నగం రాధ్యతే యగేవం వేద క్షేమమితి వాచి యోగక్షేమమితి ప్రాణాపానయోః కర్మేతి హస్తయోః గతిరితి పాదయోః విముక్తిరితి పాయౌ ఇతి మానుషే సమాజ్ఞాః అథ దేవీః తృప్తిరితి వృష్టౌ బలమితి విద్యుతి యశమితి వసుః జ్యోతిరితి నక్షత్రేషు ప్రజాతిరమృతమానంద ఇత్యుపస్థే సర్వమిత్యాకాశే తత్ప్రతిష్టేత్యుపాసీత ప్రతిష్టావాన్ భవతి తన్మహ ఇత్యుపాసీత మహాన్ భవతి తన్మన ఇత్యుపాసీత మానవాన్ భవతి తన్నమ ఇత్యుపాసీత నమ్యంతే స్మై కామాః తద్బ్రహ్మేత్యుపాసీత బ్రహ్మవాన్ భవతి తద్బ్రహ్మణ పరిమళ ఇత్యుపాసీత పర్యేణం మ్రియంతే ద్విషంతస్య పత్నాః పర్యే ప్రియాభ్రాతృవ్యాః సయశ్రాయం మరుషే యశ్చాదావాదిత్యే సయేకః సయేవంవిద్ అస్మాల్లోకాత్ ప్రేత్య ఏతమన్నమయమాత్మానమసంక్రమ్య ఏతం ప్రాణమయమాత్మానమసంక్రమ్య ఏతం మనోమయమాత్మానమసంక్రమ్య ఏదం విజ్ఞానమయమాత్మానముపసంక్రమ్య ఏతమానందమయమాత్మానముపసంక్రమ్య ఇమాన్ కామాన్ మీ కామరూప్యం సంజరన్ ఏతత్సామకాయం నాస్తే ఇత్యుపనిషత్ సహనాపవతు సహనోభునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై ఓం శాంతి శాంతి శాంతిః అంబస్య పారే భువనస్య మధ్యే నాగస్య పృష్టే మహతో మహీయాన్ శుక్రేణ జ్యోతేగం ప్రవిష్ట ప్రజాపతిష్టర విగర్భే అంతః యస్మిన్నిరగం సంచమయ్యస్మిన్ దేవాదివిశ్వేషేదు తదేవ భూతం తదుభవ్యమాహితం తదక్షరే పరమే వ్యోమన్ ఏనాపృతం ఖంచదివం మహీంచేనాదిత్యస్తపతి తేజసాభ్యాజసాంతః సముద్రే కవయోభయం ధ్రియదక్షరే పరమే ప్రజా ఇద ప్రసూతా జగద ప్రసూతీతోరేణ దీవాణ్యభూమ్యా యదోడదేవ పురుషాశ్చర్వేద భూతాది చరా జరాణి అతః పరన్నాదగం విపరాన్మహతో మహాంతరం యదేకమవ్యక్తమనంతరూపం విశ్వం పురాణంతమతః పరస్తాద్ తదేవర్తం తదు సత్యమాహత్తదేవ బ్రహ్మ పరమం కవీనాం ఇష్టాపూర్తం బహుధారాదం జాయమానం విశ్వం విభర్తి భువనస్య నాభిః తదేవాగ్నిస్తత్సోత్తదు చంద్రమా శుక్రమృతం తద్బ్రహ్మస్వ ప్రజాపతి సర్వే నిమేషాయ కలామహోర్తాహోరాత్రాశ్చర్వజ అర్ధమాసామాసార్ధవ సంవత్సరశ్చ కల్పంతా సామ ప్రదుఖే ఉభే నిమే అంగే క్రమసో శుభ నైనమోర్ధన్న దర్యంతర్న మధ్యే పరిజగ్రభత్ నదస్య నామ మహాద్యదృశేక్షలోపమస్యుదామేకామతాభిలుప్తో విలేనం విదురపతాస్తే భవంతి అర్భ్యస్తంభూతోహిరణ్యగర్భైత్యష్టౌ ఏక దేవ ప్రతిశోధర్వా పూర్వో హి జాతస్తవు గర్భే అంతః స విజాయమానస్స జనిష్యమాన ప్రత్యముఖాస్తిష్ఠతి విశ్వదోముఖ విశ్వదశ్చక్రుదతు విశ్వదోముఖ విశ్వదో హస్తభూత విశ్వదస్పాద్ సంబాహుభ్యాన్నమజితం వదత్రేర్ద్యా వా పృథివీ జనయన్ దేవ ఏకః వేనస్తత్పశ్చన్ విశ్వాభువనాని విద్వాన్ యత్ర విశ్వం భవత్యేక నీలం యస్మిన్ నిజగుం సంచ విజేకం సమోదశ ప్రజాదో భద్రోచే అమృతన్న విద్వాంగం సర్వో నామ నిహితం గుహాసు త్రీణి పదా నిహితా గుహాసుయత్తద్వేతరవిగుర్పితాసదే సనాబంధుర్జ నితాపితా ధామాని వేగ భువనాని విశ్వాః యత్ర దేవా అమృతమానసానా స్త్రియే ధామాన్యభ్యేరయంత పరిద్యా వా పృథివీయంతి సద్య పరిలోకాన్ పరిశుభ పరిశుభ తిరస్కరంతం విదం తపశ్యతభవద్వజాదు పరేత్య లోకాన్ పరేత్య భూతాని పరేత్య సర్వాశ్చ ప్రజాపతి ప్రసమజార్దస్యాత్మనాత్మాన పులిలం బభూవ సరస్పతి మద్భుతం ప్రియమిందస్య కామ్యం ఫలిం మేధామయాసుషం ఉద్దేహే ప్రశ్నజాతవేదో భగ్నర్జం మమ అశోకశ్చమహీవనం చ దిశో దిశ మానాహికం సేద్యాదవే గోకామశ్చం పురుషం జగత్ అవిభ్రదగ్నాగహి శ్రియా మా పరిపాదయ పురుషస్ విద్వద్హస్త్రాక్ష మహాదేవస్ ధీమహి మన్నోరుద్ర ప్రచోదయాత్. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నోరుద్ర ప్రచోదయాత్. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నోదంతి ప్రచోదయాత్. తత్పురుషాయ విద్మహే చక్రతుండాయ ధీమహి తన్నో నంది ప్రచోదయాత్. తత్పురుషాయ విద్మహే మహాదేనాయ ధీమహి తన్న షణ్ముఖ ప్రచోదయాత్. తత్పురుషాయ విద్మహే సువర్ణపక్షాయ ధీమహి తన్నోగరుడ ప్రచోదయాత్. వేదాత్మనాయ విద్మహే హిరణ్యగర్భాయ ధీమహి తన్నో బ్రహ్మ ప్రచోదయాత్. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. వజ్రనఖాయ విద్మహే దీక్ష్ణనగ్రష్టాయ ధీమహి తన్నో నారదిగుంహ ప్రచోదయాత్. భాస్కరాయ విద్మహే మహద్విదిగదాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్. ఐష్పాదనాయ విద్మహే లాలీలాయ ధీమహి తన్నో అగ్ని ప్రచోదయాత్. ఆప్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గ ప్రచోదయాత్. సహస్రపరమాదేవి శతమూలా శతాంకురా సర్వం హరతు మే పాపం దూర్వాదు స్వప్ననాశని. కాండాకాండాహం దీపరుడ పరుడ పరి ఏవానో దూర్వే ప్రదలు సహస్రేణ శతేన చాశ్రేణ ప్రదనోడి సహస్రేణ విరోహసి. తస్యాత్తే దేవేత్రగే విధేమహమిదా వయమ్ అశ్వక్రాంతే రథక్రాంతే విష్ణుక్రాంతే వసుంధరా శిరసాధారయిష్యామి రక్షస్వమాహం పదే పదే. భూమిర్ధేనుర్ధరణీ లోకధారిణీ ఉద్ధృతా దివరాహేణ కృష్ణేన సత బాహునా. మృత్యుగే హనమే పాపం యన్మయా దుష్కృతం కృతం. మృత్యుగే బ్రహ్మదత్తాదికాశ్రమేణాభిమంత్రిత. మృత్యుగే దేహి మే పుష్టిం ద్వయి సర్వం ప్రతిష్ఠితం. ప్రతిష్ఠితే సర్వం తన్మేనృత్తికే అజాహతేన పాపేన గచ్చామి పరమాంగలిం. యదయింద్రభయామహే తదో నోభయంగతి మగవంచభ్యుదపదన్న భూదలే విద్వజో విమధోలి. సత్యదాపిషత్పతిరపత్రమధో వచి ఋషేంద్ర పురగే తునస్వత్తిలా అభయంకర. స్వస్తి నరేంద్రో వృద్ధశ్రవా స్వస్తి న పూషా విశ్వమేధా. స్వస్తి నష్టాక్షరిత్రేమి స్వస్తి నా బృహస్పతిర్దధాదు. ఆపాంతమన్య త్రిమణ ప్రభర్మాధులి శ్రీ వాక్షరుమాగమృజీషే. సోమో విశ్వామి దావనాని నార్వాయింద్రం పదిమానాని దేభు. బ్రహ్మరి జ్ఞానం ప్రథమం పునర్దాప్తి మదస్వరుజో వేణావ. సముద్ధియా ఉమాస్య విశ్వాస్వదశ్వజో నిమదరస్వ. సోనాపతి భవానక్షరా నివేదని ఇచ్చానశర్మద ప్రధానా. గంధద్వారాంగులాదర్శాన్ నిత్యపుష్టాంగులేషిణీ. ఈశ్వరేకం సర్వభూతానాంతామిహోపక్వేశ్రయం. హేర్మే భజదు అలక్ష్మీర్మే నశ్యదు. విష్ణుముఖా వై దేవాశ్చందోభిరిమాన్ లోకానమయ్యమభ్యరయన్. మహాగమ్యం ద్రోవజ్రవాహుషోడశే ధర్మ యచ్చదు. స్వస్తినో మగవాగరో నవంతు పాత్మానయ్యోస్మాన్ స్వర్ణం గుణి బ్రహ్మణస్పదే కక్షేవంతయ్యాశిజం. శరీరయ్యజ్ఞతమలం కుచేదం తస్మిన్ చరణం పవిత్రం వితరం పురాణయ్యేన భూతస్థలజ దుష్కృతాని. తేన పవిత్రేణ శుద్ధేన భూతాదివాత్మానమరాజింతరేమ. సజోషాయింద్రదుగుణాభ్య స్వామం ప్రవృత్తోర విద్వాన్. నగిశరత్వస్వాసాభయంగిశ్వదోన. సుమిత్రానహామోషమిత్రస్మై భూయాత్మాయం దుష్మ. ఆపోహిష్టామజోపస్థానభూద్వేదాన మహేర్ణా నిచక్షసే. యోగ శివతమోనసస్తస్య భాజయ దేహన ఉషదీరివ మాతర. తస్మారంగమాపభవశ్చక్షయోన్వచ. ఆపో జనయసాదన హిరణ్యశంగం వరుణం ప్రపద్యే తీర్థం మే దేవియాచిత. జన్మయా భుక్తమసాధూనా పాపేభ్య ప్రతిగ్రహ. జన్మే మనసా వాచా కర్మణా వాదుష్కృతం కృతం. తన్న ఇంద్రో వరుణో బృహస్పతిస్సు విరాజమనంతు పునః పునః నమోందరే సుమతే నమ ఇంద్రాయ నమో వరుణాయ నమో వారుణ్యే నమోభ్యోదయ్యదమేద్యయ్య దశాంతం తదపగచ్చరాద్ అద్యాదునాదేపానాద్యచ్చముగ్రాత్మజిగ్రహాద్ తన్న వరుణో రాజా పామినాచ్చుమోషదో సోహమపాపోభిరజోర్ముక్తో ముక్తకల్పిటః నాగస్య పృష్టమాలోక్యగచ్చే బ్రహ్మదలోకతాం యశ్చాప్సువర్ణస్త పురాత్మఘమర్షణః ఇమం మే గంగే యమునేతరస్తోమకం సజదాపవృష్ణిరా అధిగ్నిరామరుద్దశమితస్తయాజ్ఞేయేణ సోమయా ఋతురంజుహత్యం చాభేద్ధాత్తమసోభ్యజాయత తదో రాత్రిరజాయ నగరస్తముద్రవాన్నవ సముద్రాన్నవాత్సరో అజాయత అహోరాత్రాణి విదరద్విశ్వస్య విషదో వశీ సూర్యాచంద్రమతో ధాతారిథా పూర్ణమకల్పయత్ పృథివేంచాంతరిక్షమసో సువః యత్పృథివ్యాగమృజస్తమాంతరిక్షే విలోదసి ఇమాగిష్టదావో వరుణ పునాత్మఘవర్షణః పుణంతమతవ పునాదవర్ణ పునాత్మఘవర్షణః ఏన భూతస్య మధ్యే భువనస్య గోప్త ఏష పుణ్యకృతాల్లోకానేష వృత్యోరిహిరణ్మయం దేవాపృథివ్యోరిహిరణ్మయంసగ్రస్తకం సువః సనస్సువస్తకం సిదాధే ఆర్ద్రం జ్వలదిజ్యోతిరహమస్మే జ్యోతిజ్వలది బ్రహ్మాహమస్మే యోహమస్మి బ్రహ్మాహమస్మే అహమస్మి బ్రహ్మాహమస్మే అహమేవాహం మాంజుహోమి స్వాహా అకార్యకార్యమగేర్నేత్రేణో భ్రూణాగురుదర్పగ వరుణోపామఘమర్షణస్తస్మాత్ పాపాత్రముచ్యతే రజోభూమిస్తమాగం లోదయస్తప్రవసన్నిధీరాః ఆక్రాంతముద్రప్రథమే విధర్మం జనయన్ ప్రజాభువనస్య రాజా పుషా పవిత్రేసానోభ్యభిసోమోపాపదేసు బాణయిందుః జాతవేదేదు నవామృతోమహాదివేదోదహాదివేద స్థనపరిషదుర్గాణ విశ్వానావే సంధుందరితాత్యగ్ని కామగ్నివన్నాంతపదాంతరంతేరోచనేంగర్ణపదేష్టాన్ దుర్గాన్ దేవేకుం శరణమహం ప్రపద్యే నమః అగ్నేత్వం పాలయాణవ్యో అస్మాన్ సృష్టిభిరజదుర్గాణ విశ్వాః ఓచ్చేపులానే భవాయతనయాశయ్యా విశ్వానినో దుర్గాదవేద సింధన్ననామాదివృహే అగ్నేమన్మనసాగనాగం పాధ్యమితనో నాదిగం సహమానముగ్రమగ్నిగం పరమాత్మస్తాపరిషదుర్గాణ విశ్వాక్షామద్రేవో అదిదురితాత్యగ్ని రత్నాడిగమేద్యోధ్వరేణు సునాంచ హోదానవ్యస్య సత్సే స్వాంచాగ్నేధనవం విప్రయస్వాస్మభ్యంజశోభగమావిదు స్వా స్వాభిర్విష్ణుమహిరోనిషిక్తంతవేహంధ విష్ణుమర్ణసంచరేమ నాగస్య విష్ణుమభిజమృతామావైష్ణవేల్లోకజిగమాదయంత భూరన్నమగ్నయే పృథివ్యై స్వాహా భువాన్నం వాయవేందరిక్షాని స్వాహా సువరన్నమాదిత్యాది దివే స్వాహా భూర్భువస్వర్జనం చందమదేరిఘ్య స్వాహా నమో దేవేభ్యుదాభ్యో భూర్భువస్వరన్నమో భూరగ్నయే పృథివ్యై స్వాహా భువో వాయవేందరిక్షాని స్వాహా సువరాదిత్యాది దివే స్వాహా భూర్భువస్వచ్చందమదేరిఘ్య స్వాహా నమో దేవే భ్యుదాభ్యో భూర్భువస్వరగ్నమో భూరగ్నయే చ పృథివ్యే చ మహదేజ స్వాహా భువో వాయవే చాంతరిక్షాయ చ మహదేజ స్వాహా సువరాదిత్యాది దివే చ మహదేజ స్వాహా భూర్భువస్వ చంద్రమదే నక్షత్రేభ్యశ్చరిగ్భ్యశ్చ మహదేజ స్వాహా నమో దేవేభ్యుధాభిజర్భ్యో భూర్భువస్వర్మహరో వాహినో అగ్నయే నజే స్వాహా వాహినో విశ్వవేదజే స్వాహా యజ్ఞం వాహి భావతో స్వాహా సర్వం వాహిదక్కదో స్వాహా వాహినో అగ్నేకజ వాహ్యుద్వితీయజ వాహ్యోద్యం ద్వితీయజ వాహిభక్తో స్వాహా యందాభ్యందాగస్యాదేశ సజాగం శక్య పురోవాచో పరిషదింద్రోష్టరింద్రియామో దేవేభ్యుభ్యో భోద్భువస్వచ్ఛందవో నమః బ్రహ్మణే ధారణం మే అస్మదిరాకరణం ధారయత భూయాదం కర్ణయో శృతం మాచ్యోర్ధ్వం మమామృష్యవ ఋతం తపః సత్యం తపః శ్రుతం తపః శాంతం తపో తమస్తపః శమస్తపోదానందపో యజ్ఞం తపో భూర్భువస్సు హర్బ్రహ్మేతదుపాసేతత్తపః యథా వృక్షస్య పుష్పిరస్య దూరా గ్రంథో వాత్యేవం పుణ్యస్య కర్మణో దూరా గ్రంథో వాదిధారాన్ కర్తవ్యమేయజ్జువేయుష్యామి కర్తం పదిష్యామిత్మానం జుగుప్సే అనోరణీరాన్ మహతో మహీరాన్ ఆహత్వా గుహాయాన్ నిహితాశ్రంతో సమగ్రతం పశ్యతి వేద శోకో ధాతు ప్రసాదాన్ మహిమానమీశం సప్త ప్రాణా ప్రభవం నిరస్మా సప్తమిధ సప్త జిహ్మా సప్త ఇమే లోకాయ ఘటంది ప్రాణాన్ నిహితా సప్త సప్త అధస్తముద్రా గగణశ్చ సర్వేస్మాచ్ఛందం దేశంధవ సర్వరూపాః అదశ విశ్వాడదయోషయూతస్తిష్టత్యంతరాత్మా బ్రహ్మా దేవానాం పదమే కవీనామిప్రాణాం మహిళా మృగాణాం శేణోగృద్ధ్రాణాగస్పతి నిర్మణా నాగం స్వామ పవిత్రమత్తే దేభన్నే అజామేకాన్ లోహిత శుక్లకృష్ణాం బహ్వీం ప్రజాన్ జనయన్ దేగుం స్వరూపాం అజోక్రేకో విషమాణోనుసేన భుక్తభోగామజోన్యంశ్రస్సుచిదర్వసరంతరిక్షసద్ధోదావేదరజలహితరోణసదే సముద్రాదోర్మిర్మసుమాగుంబుదారదు పాగుంసునాసమసర్తమానడే ఘృతస్య నామగజ్ఞదత్తి జిక్వా దేవానామగురస్య నాభిః వయన్నామ ప్రప్రవాపా హృదయనాత్మన యజ్ఞే ధారణామానమాభిః ఉపబ్రహ్మాదనవత్సత్యమాన త్రిశృంగాభిః గౌరయేదే చత్వారి శృంగాత్రయో అస్య పాదాత్మే దీర్ఘే రక్తహస్తాదో అస్య ృతాబద్ధోరవేది మహాదేవో మధ్యాగం ఆవివేశమాణం గవిదేవాసోమన్వమిందన్ ఇంద్రలేఖకం సూర్యలేఖం జానవేనాదేకగ్రస్వయామిష్టదక్షు యో దేవానాం ప్రథమం పురస్తాద్విశ్వాదియో మహర్షి హిరణ్యగర్భం పశ్య రజాయమానకం సనో దేవశుభయా స్మృత్యా సంయునక్తు యస్మాత్మరన్నాపరమంతిస్వాన్నాయోగస్తేకస్తేం పూర్ణం పురుణేన సర్వం న కర్మణాన ప్రజయాధనేన త్యాగేనైకేన ప్రమానసు నిఖిలగుహాయాం బిభ్రాజలేనో విశంది వేదాంత విజ్ఞాన సునిశ్చిరాచ్ఛా సన్యాసయోగాశుద్ధతత్వాః హే బ్రహ్మలోకే దుపరాహంతకాలే ఫలాముదాయముచ్చి సర్వే రక్రం విభావం పరమేశ్వరభూతయత్పుండరీకం పురమధ్యలగ్స్థం అత్రాపి రక్నం గగనం విజోగస్తస్మినిగతం తద్వాద్రవ్యం యో వేదాదౌష్పర ప్రోక్తో వేదాంతేజ ప్రతిష్ఠితః తస్య ప్రగతలేనస్య పరస్త మహేశ్వరః సహస్రదీర్ఘం దేహం విశ్వాక్షం విశ్వదంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వ పరమాత్యం విశ్వం నారాయణగం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వమువదే పదం విశ్వస్యాత్మేశ్వరగం శాశ్వతగం శివచ్చులం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణ పరః నారాయణ పరం బ్రహ్మదత్తం నారాయణ పరః నారాయణ పరోధ్యాతాధ్యానం నారాయణ పర సర్వం దృశ్యతే శ్రూయతే అనంతరం వ్యాప్య నారాయణ స్థిర అనంతమవ్యయం కవిగం సముద్రేంతం విశ్వసంభువం పద్మగోజపదే కాజకం హృదయం చాప్యోముఖం హృదయ్యాభ్యాముపరిష్టతి జ్వాలబాలాగుణం భాతి విశ్వశ్యాయనం మహతి సందరగం శిలాభిస్తులం ప్రత్యాగోషసన్నిభం తస్యాంతే సోక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం తస్య మధ్యే మహానగ్నేన విశ్వాగ్నేన విశ్వతోముఖః సోగ్రభక్తిభయన్నిష్టన్నాహారమనరక్రమిః స బ్రహ్మ ఆదిత్యోపాయేషన్మండలంతపరితర్తలారితస్తత్రామండలకుంతరితాన్లోకోసరేషన్మండలేచిద్వేప్యదేతారితామానితదాంనాంలోకోసరేషన్మండలేచిపురుషస్తారియోగంకృతేజురామండలకుంతరేజురాంలోకశ్రీధాత్రయ్యేవమిద్యాగమజిగేణోంతరాదిత్యేహిరణ్మయఃపురుషః ఆదిత్యోమిత్రోత్రమాత్మానోమన్యోమిత్రస్రత్యోమిత్రోకాలప్రాణోకర్మాణక్కర్గింగంతచ్చత్యమన్నమృతోదేవోమిష్పక్కరమస్త్వయంభ్రబ్రహ్మైతరముదరేషపురుషేషభూతానామధిపతిర్బ్రహ్మణస్సాహిత్యగుంసలోకతామాప్నోత్యేకాశామేవ దేవతానాగుంసాహిత్యగుంసాక్షిదాగుంసమానలోకతామాప్నోది నిధనపదేనమనిధనపదాంబికాయ నమః ఊర్ధ్వాయ నమః ఊర్ధ్వలింగాయ నమః హిరణ్యాయ నమః హిరణ్యలింగాయ నమః సువర్ణాయ నమః సువర్ణలింగాయ నమః దివ్యాయ నమః దివ్యలింగాయ నమః భవాయ నమః భవలింగాయ నమః సర్వాయ నమః సర్వలింగాయ నమః శివాయ నమః శివలింగాయ నమః జ్వలాయ నమః జ్వలలింగాయ నమః ఆత్మాయ నమః ఆత్మలింగాయ నమః పరమాయ నమః పరమలింగాయ నమః ఏతత్సోమస్య దోర్యస్య సర్వలింగజ్ఞ స్థాపయతి పాణిమంత్రం పవిత్రం సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః భవే భవేనాతి భవే భవస్వమా భవద్భవాయ నమః వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో బలప్రపసనాయ నమః సర్వభూతమనాయ నమో మనోన్మనాయ నమః అఘోరేభ్యోరేభ్యోఘోరఘోరతలేభ్యేభ్యో నమస్తేస్తు రుద్రరూపేభ్యత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ ఈశాన సర్వ విద్యానామీశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మా శివో మే అస్తు సదాశివో నమో హిరణ్యవాహవే హిరణ్యవర్ణాయ హిరణ్యరూపాయ హిరణ్యపదయే అంబికాపదయ ఉమాపదయే పశుపదయే నమో నమః ఋతకం సత్యం పరం బ్రహ్మ పురుషం కృష్ణ పింగళం ఊర్ధ్వరేగం విరూపాక్షం విశ్వరూపాయ వై నమో నమః సర్వో వై రుద్రస్తస్మై రుద్రాయ నమో అస్తు పురుషో వై రుద్రస్తన్మహో నమో నమః ఇష్టం భూతం భువనం చిత్రం బహుధా జాతం జాయమానం జగత్ సర్వాఖ్యస్తస్మై రుద్రాయ నమో అస్తు కర్తృద్రాయ ప్రజేదసే మే దుష్టమాయతవ్యసే భోజే వసంతమగం హృదే సర్వాఖ్యస్తస్మై రుద్రాయ నమో అస్తు ఎస్య వైకంగత్యగ్నిహోత్రహమణీ భవతి ప్రత్యేవా సాహృదయస్తిష్టంత్యసా ప్రతిష్ఠిత్యై కృణుష్మాలిపంచ అతిర్దేవాగంధర్వా మనుష్యాగం సర్వభూతానాం మాతా మేదినీ మహతా మహీదా విత్రీ గాయత్రీ జగత్ దుర్వే పృథ్వీ బహుళా విశ్వా భూత కథమాగాయా సాధత్యే యమతే దివతిష్ఠ ఆపో వా ఇదగం సర్వం విశ్వభూతాన్యావ ప్రాణావ పశవాపోన్నమావోర్ణవాప సమ్రాణావో విరాణావ స్మరాణావ ఛందాగస్యావో జ్యోతే విశ్వాభోగి జోగస్యావ సత్యవాప సర్వా దేవతావో భూద్భువస్సు వరాభవో ఆప పునందృథివేం పృథివీ భూతా పునాదు మా పునంద బ్రహ్మణస్పతి బ్రహ్మ భూతా పునాదు మా ఇదుచ్చిష్టమభోజ్ఞద్వా దుస్తరితం మమ సర్వం పునంతు మామాబోధతాంచ ప్రతిగ్రహగ్రస్వాహ అగ్నిష్ట మామన్యష్టమన్యపదనిష్టమన్యగ్రేభ్యేభ్యో రక్షంతాం ఇదన్నా పాపమకారిషం మనసా వాచా హస్తాభ్యాం అభ్యాముదరేణ శిష్ణా ఆ హస్తలవలంబదు యత్కించదితం మయి ఇదమహం మామృతయోనౌ సవ్యే జ్యోతిర్జుహామి స్వాహ సూర్యశ్చ మహమన్యశ్చ మన్యవదనశ్చ మన్యగతేభ్య ఆదేభ్యో రక్షంతాం యద్రాద్రియా పాపమకారిహం మనసా వాచా హస్తాభ్యాం పద్భ్యాముదరేణ శిష్ణా రాత్రిస్తదవలంబసు యత్కించదితం మయి ఇదమహం మామృతయోనౌ సూర్యే జ్యోతిర్జుహోమి స్వాహ ఓమిత్యైకాక్షరం బ్రహ్మ అగ్నిర్దేవతా బ్రహ్మ ఇత్యాదిషం సాయత్రం ఛందం పరమాత్మం స్వరూపం సాయుజ్యం వినియోగం ఆయాతు వరదా దేవి అక్షరం బ్రహ్మ సంమిదం గాయత్రీ ఛందసా మాదేరం బ్రహ్మ ఋషస్వమే ఎదన్నా పాపం తదన్నా యద్రాద్రియా కులుతే పాపం తద్రాద్రియా ప్రతిముచ్యతే సర్వవర్ణే మహాదేవి సంధ్యా విద్యే సరస్వతి ఓజోదోది పరమరిభ్రాజోది దేవానాం ధామనామాజ విశ్వమజ విశ్వాయ సర్వమజ సర్వాయ త్రిభువనాం గాయత్రీ మావాహయామి సావిత్రీ మావాహయామి సరస్వతి మావాహయామి చందర్శే నావాహయామి శ్రియ మావాహయామి గాయత్ర్యా గాయత్రీ ఛందా విశ్వామిత్రభిః సవితా దేవతాగ్నిర్ముఖం బ్రహ్మాచరో విత్రహృదయం రంధ్రశిఖా పృథివీజోని ప్రాణాపానవ్యానోదా ేదవర్ణాఖ్యాయన గాయత్రీ చతుర్విగం సత్యక్షరాజశీర్షోం సుమ ఓం మహ ఓం జన ఓం తప ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ప్రచోదయాత్ ఓమాజ్యోతిరసోమృతం బ్రహ్మభోద్భవస్సు ఉత్తమే శిఖరే జాతే భూమ్యాం పర్వతమూర్ధని బ్రాహ్మణేభ్యోభ్యజ్ఞాతాగచ్చదేమి యథాసుఖం స్తుతామయా వరదా వేదమాత ప్రచోదయంతి పవనేభ్య జాత ఆయు పృథివ్యాం ద్రవిణం బ్రహ్మవత్సరం వక్యం దత్వా ప్రజాతం బ్రహ్మలోకం ఘనస్తూర్యాదిత్యోన ప్రభావాత్యక్షరం మధుక్షరం విదగ్రసం సత్యం వేదగ్రసమాపోజ్యోతిరసోమృతం బ్రహ్మభోద్భవస్సు బ్రహ్మమేతు మాం మధుమేతు మాం బ్రహ్మమేవ మధుమేతు మాం యాస్తే సోమ ప్రజావత్సోభిసోహం దుష్పప్నహం దురుష్ యాస్తే సోమ ప్రాణాగస్తాంజహోమి త్రిసువర్ణమయాజిలం బ్రాహ్మణాయ దద్యాత్ బ్రహ్మహత్యాం వారేతే ఘ్నంతి ఏ బ్రాహ్మణా త్రిసువర్ణం ప్రథంతి తే సోమం ప్రాప్నువంతి ఆ సహస్రాత్ పంక్తిం పునంతి ఓం బ్రహ్మమేధయా మధుమేధయా బ్రహ్మమేవ మధుమేధయా అద్యానో దేవసవిత ప్రజావత్సావే సౌభగం పరాదుష్ట ప్రియగం సువ విశ్వాని దేవసమిదర్దురితాని పరాసువ యద్భద్రం తన్మహాసువ మధువాతారితాయతే మధుక్షరం నిసింధవ మాధ్వేర్ణ సంతోషధే మధునగ్నముతోషసి మధుమత్పాక్షిమగం వ్రజ మధుద్యౌరస్వన పిత మధుమాన్నావనస్వజర్మధుమాగం అస్తు దూర్య మాధ్వేర్గావో భవంతునః నైమంతసువర్ణమయాచిదం బ్రాహ్మణాయ దద్యాత్ భ్రూణహత్యాం వాలేదే ఘ్నంతే ఏ బ్రాహ్మణా త్రిసువర్ణం పఠంతే తే సోమం ప్రాప్నువంతే ఆ సహస్రా పంక్తిం పునంతే బ్రహ్మమేధవా మధుమేధవా బ్రహ్మమేవ మధుమేధవా బ్రహ్మా దేవానాం పదవేక్రవేణామిషిర్విక్రాణాం మఘికా మృగాణాం శేణోగ్రాగస్వతి నాగుంసోమ పవిత్రమత్యేభన్ అగుంసచ్చుచిరత్వదరంతరిక్షసద్ధోదావేదిగోజారుజారుజం బృహద్ విజయత్వాజయత్వామిత్సవంతి సవితోనధేనా అంతర్హృదా మనసా భూయమానా ఘృతస్య ధారా అభిజాగసేమి హిరణ్యయో వేదసో మధ్యాసాం తస్మిన్ సువర్ణో మధుగుత్కులాయే భజన్నాస్తే మధుదేవతాభ్యః తస్యా తదే హరణ సప్తదీరే స్వధాన్ దుహానా అమృతస్య ధారా యైదం సువర్ణమయాజిదం బ్రాహ్మణాయ దద్యాత్ వీరహత్యాం వారేతే ఘ్నంతే ఏ బ్రాహ్మణా సువర్ణం పఠంతే ఏ సోమం ప్రాప్నువంతే ఆ సహస్రాత్ పంక్తిం పునంతే ఓం మేధాదేవే విశ్వాజే భద్రాసు మనస్యమానా త్వజాయుక్తా రుదమానా దురుక్తాహృహత్వదేవ విదసే సుదీరాః త్వజాయుక్తరిషద్భవజే విద్వయా బ్రహ్మాగతశ్రీరుదత్వయా తయాయుత్రేత్రం ఇంద్రదేవ సుదానోజస్వద్రవిణాన మేధే మేధాం మహీంద్రో దాతు మేధాం దేవీ సరస్వతి మేధాం మే అశ్వినాభావాసత్రాం పుష్కరస్రజా అప్సరాదు జయా మేధాగం సర్వేషు జయన్మనః దైవేయం మేధా సరస్వతి సామాం మేధా దులభిర్జుడతాయ స్వాహా ఆమాం మేధాదులభిర్విశ్వలోపాహిరణ్యవర్ణా జగదీజగమ్యా ఓర్జస్వదే వేదా విన్మమానా సామాం మేధాదుపదేకాయుషంతా మయి మేధాం మయి ప్రజాం మయి అగ్నిస్తేజో దధాతు మయి మేధాం మయి ప్రజాం మయీంద్ర ఇంద్రియం దధాతు మయి మేధాం మయి ప్రజాం మయిదోర్యోభ్రాజో దధాతు అవైదమృత్యుమతం నాగం వైవ స్వదో నాభయంకనోదు పన్నం వనస్పతేరివాభిశీరాజదాన్నశ్రదేపతి పరం మృత్యోపదే చక్షుష్పదే సన్మదే బ్రవీమాన ప్రజాగంభీరిషోమోద వీరాన్ వాతం ప్రాణం మనసాన్వానభామహే ప్రజాపతిజో భువనస్య గోపాః సదా మృత్యోస్త్రాయతాం పాత్రగుమోదాజ్యోగ్యైవాజనామసీమహి అముత్రభూయాదయమస్య మృగస్పదే అభిజస్తేన పుంజః ప్రత్యోహదా ముష్మినా ముత్యమస్మాద్దేవానామగ్నేభిడజాసనేభిః హరిగంహరంతమనుయంతి దేవా విశ్వస్తేజానుగ్రహమదేనా బ్రహ్మతలోపమనుమేనమాగాదేనం మాగవధేర్విక్రమస్వ శల్కేరగ్నిమింధానభో లోకవసనేమహం ఉభయో లోకయోర్ద్వాజమత్యంతరామ్యహం మాచిదోమత్యోమామధేర్మామేవరం విగ్రహాప్రమోషే ప్రజాం మామేనేరాయోగ్నిచక్రసంవాహమిడాయుధే మా